98 శ్రీ శారద దేవి స్తోత్రం. ప్రకృతిం పరమాం అభయాం వరదాం నరరూపధరాం జనతాపహరం శరణాగత సేవక తోషకరీ ప్రణమామి పరం జననీ జగతాం గుణహీన సుతాన్ అపరాధయుతాన్ కృపయాద్య సముద్ధర మోహగతాన్ తరణీం భవసాగర పారకరీ ప్రణమామి పరం జననీ జగతాం విషయం కుసుమం పరిహృత్య సదా చరణాంబురుహామృత శాంతి సుధం పిబభృంగ మనోభవ రోగహరం ప్రణమామి పరం జననీ జగతాం. కృపాం కురు మహాదేవీ శ్రుతేషు ప్రణతేషు చ చరణాశ్రయదానేన కృపామయి నమస్తుతే. లజ్జాపటావృతే నిత్యం శారదే జ్ఞానదాయికే పాపేభ్యో న సదా రక్ష కృపామయి నమస్తుతే. రామకృష్ణ గత ప్రాణ తన్నామ శ్రవణ ప్రియ తద్భావరంజితాకారం ప్రణమామి ముహుర్ముహుః. పవిత్రం చరితం యస్య పవిత్రం జీవనం తథా పవిత్రతా స్వరూపిణ్యై తస్మై దివ్యై నమో నమః. దేవీం ప్రసన్నాం ప్రణతార్త్రిహంత్రీం యోగేంద్రపూజ్య జుగధర్మపాత్రీం తాం శారదాం భక్తివిజ్ఞానదాత్రీం దయాస్వరూపాం ప్రణమామి నిత్యం. స్నేహేన వధనాసి మానోస్మదీయం దోషానశేషాన్ సగుణీకరోషి. ఆహేతునాను దయశేషదోషాన్ స్వాంకే గృహీత్వా యదిదం విచిత్రం ప్రసీద మాతర్ వినయేన యాచి నిత్యం భవ స్నేహం వతి శ్రుతేషు ప్రేమై చిత్తం పూర్ణ సుశాంతం. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోసిత్వా ప్రణమామి ముహుర్ముహుః. ప్రణమామి